132 సర్వాత్మిక సం ఛ సర్వాత్మిక సర్వేషామాత్మస్వరూపత్వ యచ్చాస్నోతి యదాదప్తే యచ్చాతి విషయా నిహ యచ్చస్య సంతతో భాసస్తస్మాదాత్మేతి గీయతే. 208 లలితాత్రిక తీభాష్యం. 209 యచ్చాస్య సంతతో భానస్తస్మాదాత్మేతి గీయతే ఇతి నచనాత్ తథా ఓం సర్వాత్మికాయే నమః. ఆం వి పరమేశ్వరి సర్వప్రాణులయాత్మస్వరూప మగుట వలన సర్వాత్మికాయని కీర్తింపబడును. ఆత్మ ఇచట సర్వ విషయములను పొందుచున్నది, గ్రహించుచున్నది, అనుభవించుచున్నది. ఆత్మకు సంతతో భానము అనగా అంతట నిండియుండుటయ్యను భానము కలదు. ఆ కారణము చేతి అది యాత్మేని చెప్పబడుచున్నది అను వలన విషయులను పచనము సర్వాంతర్యామిస్వరూపముతో సర్వ అనుభవించుట చేత త్రిపుర సుందరి సర్వాత్మికాయనుచూ జేగియమాన ఎగుచున్నది. సర్వతత్వవ్యాపిని శ్రీ మహాసుందరి తృప్యతు యను సచనము వలన గూఢ పరమేశ్వరి సర్వాత్మికయని చెప్పుటయ్యు కమే.